32 జ్ఞానం ద్వారా చిత్తనాశము. శ్రీరాముడు గురుదేవ చిత్తస్పంద శాంతికి రెండు ఉపాయాలున్నాయన్నారు. వాటిలో మొదట ఉపాయమైన యోగాన్ని గురించి వివరించారు. ఇక సమ్యగవేక్షణమే రెండో ఉపాయం అన్నారు. అంటే జ్ఞానమే కాదా, దాన్ని వివరించండి. వశిష్ఠుడు, రామ ఇమా ఘటపటాకారాహ పదార్థశత పంక్తయః ఆత్మైవ నాణ్యదస్థితి నిశ్చయ సమ్యగీక్షణం సర్గ 79 శ్లోకం 3. ఆయసర్వ్ 91. రామ, ఈ ప్రపంచంలో కనిపించే కోటాను కోట్ల పదార్థాలన్నీ నీ ఆత్మే, అంతకన్నా మరొకటి లేదు అనే నిశ్చయమే సమ్యగవేక్షణం. చక్కని చూపు, దీన్ని ఆభ్యాసం చేస్తే ప్రాణస్పందం దానంతటా అదే తగ్గిపోతుంది. వశిష్ఠ మహర్షి ఈ విషయాన్ని 20 శ్లోకాలలో వివరించి 79వ సర్గను పూర్తి చేశాడు. ఇక 80వ సర్గలో ఆయన ఒక విధమైన తత్యనుసంధాన పారవస్యంలో పడిపోయి ఒక్కొక్క ఇంద్రియాన్ని సంబోధిస్తూ, నువ్వు అబద్ధాన్నే చూపిస్తున్నావు, నువ్వు అసత్యాన్నే చూపిస్తున్నావు అని యుక్తులతో నిరూపిస్తూ, ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాదని నొక్కి చెప్పాడు. ఆ తరువాత 81వ సర్గలో అసలు చిత్తం అనేది లేనే లేదని అనేక రకాల యుక్తులతో మళ్లీ నిరూపించాడు. ఇవన్నీ పూర్వం అనేకసార్లు చెప్పినవే అయినా వశిష్ఠ మహర్షి చెప్పే విధానంలో మాత్రం ఎక్కడికక్కడ కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఇంత ప్రవశ్యంతో జ్ఞానతత్వాన్ని మననం చేసిన వశిష్ఠ మహర్షి చివరికి వచ్చేసరికి, ఇదంతా బృహస్పతి యొక్క అన్నగారైన సంవర్త మహర్షి చేసుకున్నాను సంధానమయ్యా, ఆయనే ఒకసారి నాకు చెప్పాడు, అదే నీకు చెప్పా అని తన జ్ఞానావేశాన్ని అలవోక మాటగా చెప్పి తప్పించేసుకున్నాడు. అయినా లోపల ఉండే జ్ఞానప్రీతి చల్లారక. పూర్వం వితహవ్యుడు అనే మహర్షి కూడా ఇలాగే ఇంద్రియాలకు బోధ చేసుకుంటూ తత్వాను సంధానం చేశాడయ్యా. ఆయన చేసిన అనుసంధానం కూడా నీకు వినిపిస్తాను విను అంటూ 82వ సర్గలో ఆయన ఆ విషయాన్ని ప్రారంభించాడు. ఈ బోధ 82.83 సర్గలు రెండింటా కొనసాగింది. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక అద్భుతమైన ప్రజ్ఞ ప్రదర్శించాడు. అదేమిటంటే, సరిగా దీనికి వెనకాలే సంవర్త మహర్షి చేసిన ఆత్మవిచారాన్ని, ఇంద్రియ ప్రబోధాన్ని వర్ణించాడు. దాని వెంటనే వీతహవ్యుడి తత్వబోధను ప్రారంభించాడు. దీంట్లో కూడా ఇంద్రియ ప్రబోధం ఉంది, రెండూ సమాంతరంగానే సాగుతాయి, విషయంలో మార్పు లేదు. అయినా సరే పునరుక్తి అనిపించనీయడు. ఆ విధంగా వితహవ్యుడి ఆత్మానుసంధాన విధానాన్ని వర్ణించి చివరికి ఆయన ఆత్మసిద్ధిని పొందిన విధానాన్ని 84వ సర్గలో ఇలా చెప్పాడు.